గౌతముని మాట చొప్పున వారందరూ కలిసి యజ్ఞము ఆరంభించిరి. అప్పుడా ప్రదేశము స్వర్గసీమయ అన్నట్లు విలసిల్లెను. ముల్లోకములలోనూ ఎక్కడెక్కడ ఏ ఏ అందమైన వస్తువులు గలవో అవి అన్నీ పూర్ణ పాత్ర నుండి వెలువడజొచ్చెను. స్త్రీలు దివ్యాభూషణములు ధరించి దేవతా స్త్రీల వలె విరాజిల్లిరి. మునులు దివ్య వస్త్రములు భూషణములు చందనము ధరించి దేవతల వలె విలసిల్లిరి. ఈ విధముగా గౌతమ ముని ఆశ్రమున నిత్యోత్సవములు సాగుచుండెను. అచట రోగభయముగాని రాక్షస భయముగాని మచ్చుకైనా లేదు. గౌతమాశ్రమము 100 ఆమడల దూరము వ్యాపించినది. ఎందరో ప్రాణులు అక్కడకు చేరి బ్రతుకుచుండిరి. ఆత్మవంతుడగు గౌతమముని వారందరికీ అభయమిచ్చి వారిని పోషించుచుండెను. అక్కడ అనేక విధములైన యజ్ఞములు జరిగినవి. దేవతలు సంతోషించిరి. అందరూ గౌతముని కీర్తిని వేనోళ్ల పొగడజొచ్చిరి. గౌతముడు కల్పవృక్షము వంటివాడయ్యెను. మహానుభావుడు మహర్షి మా కోరికలను తీర్చి మమ్మానందింపజేయుచున్నాడు. ఇతడు లేనిచో ఈ కరువు రోజులలో మలమల మాడిపోయి ఉండెడి వారము అని అందరును మహర్షిని అభినందించి నమస్కరించిరి. గౌతముడు ఈ విధముగా కన్న బిడ్డల వలె అందరినీ పోషించెను. గౌతముడు తన ఆశ్రమమును గాయత్రీ పీఠము చేసెను. ఆనాటి నుండి మునిజనులెల్లరూ గాయత్రిని పూజింపనారంభించిరి. గాయత్రి పురశ్చరణలు సాగుచుండెను. ఇట్లుండగా ఒకనాడు అక్కడకు నారద మహర్షి వచ్చెను. గాయత్రి గుణగణమును గానము చేయుచూ ఆతిథ్యము స్వీకరించి గౌతముని పలుతెరగుల ప్రశంసించెను. మరియు మహర్షి ఇంద్రుడు కూడా దేవసభలో గౌతముడు మునులను పోషించి గొప్ప కీర్తిని గడించెనని నిన్ను పొగడెను. ఇంద్రుని మాటలు విని నేను నిన్ను చూచుటకు వచ్చితిని. జగదంబ అనుగ్రహముచే నీవు ధన్యుడవని పలికి గాయత్రి ఉన్న చోటికి వెళ్లి ఆనందముచే విశాలములైన నేత్రములతో దేవిని దర్శించెను. మరియు ఆమెను స్తోత్రము చేసి స్వర్గమునకు వెళ్ళెను. తరువాత గౌతమమునిచే పోషింపబడి అక్కడ ఉన్న బ్రాహ్మణులు ముని యొక్క గొప్పతనమును విని అసూయతో బాధపడుచు అతని కీర్తిని పోగొట్టతలచి సమయము ఎప్పుడు వచ్చునాయని ఎదురుచూచుచుండిరి. అట్లుండగా కొంతకాలమునకు వానలు కురిసినవి. అప్పుడన్నీ దేశములును పచ్చని పైరులతో పాడి పంటలతో కళకళలాడుచుండెను. అప్పుడు బ్రాహ్మణులందరూ ఒకచోట గుమిగూడిరి. వారందరూ తమకు అన్నము పెట్టిన గౌతముని శపించ పూనుకొనిరి. అందరూ కలిసి చావసిద్ధమైన ఒక ముసలి ఆవును కల్పించిరి. ఆయావు గౌతముడు హోమము చేయు సమయమున అక్కడకు వచ్చినది. అప్పుడు గౌతముడు దానిని చూచి హూంకారము చేసెను. వెంటనే ఆయావు ప్రాణములు విడిచినది. అప్పుడు ఇతడెంతటి దుష్టుడు, అకారణముగా గోవును చంపినాడు అని ఆ బ్రాహ్మణులందరూ మునిని నిందింపసాగిరి. భువనేశ్వరి స్థాన మణిద్వీప వర్ణనము. జనమేయునకు వ్యాసమహర్షి 14 లోకాలకు మూల కారణమైన శ్రీ త్రిభువనేశ్వరీదేవి నివసించు పరమధామమును గూర్చి ఇట్లు చెప్పనారంభించెను. బ్రహ్మలోకమునకు పైన సర్వలోకమనునది ఏది కలదో అదియే మణిద్వీప అని ప్రసిద్ధగాంచినది. అన్ని లోకముల కంటెను గొప్పదగుటచే మణిద్వీపమును సర్వలోకమని కూడా పిలిచెదరు. శ్రీ పరాంబిక దానిని తన సంకల్పము చేతనే నిర్మించినది. శ్రీ మూల ప్రకృతి దేవి ఈ సమస్త సృష్టికి పూర్వము మణిద్వీపమును తన నివాసముగా ఏర్పరుచుకొనెను. అది కైలాసము కంటే గొప్పది, వైకుంఠము కంటే శ్రేష్టమైనది, గోలోకము కన్నా ఉత్తమమైన వెలుగొందుచున్నది. కనుకనే దానిని సర్వలోకమనుచున్నారు. ఈ 3 లోకములందును దానిని మించిన అందమైన నగరము ఇంకొకటి లేనేలేదు. అది ముజ్జగములకు గొడుగు వంటిది, సంసార సంతాపమును నశింపజేయునది. బ్రహ్మాండములన్నిటికీ చల్లని నీడవంటిది. ఇది ఎన్ని ఆమడల వైశాల్యము గలదో అంత గంభీరమైనది. ఆ మణిద్వీపమునకు నాలుగు వైపుల అమృత సముద్రము ప్రకాశించుచుండును. అందు గాలి తాకునకు ఉవ్వెత్తుగా లేచు చల్లని కెరటములు. రత్నాల ఇసుక ప్రదేశములును, దక్షిణావర్తము మొదలగు వివిధ శంఖములును, పలువన్నెల చాపలును కనులు పండువు చేయుచుండును. అందు తరంగముల వరుసలచే కలిగిన చల్లని నీటి తుంపురులును వివిధ టెక్కముల టెక్కుతో అటూ నిటూ ప్రయాణము చేయు అందాల పడవలును భాసమానములయ్యుండును. ఆ పొడవైన గట్టులందు కనులకింపైన సొంపైన బంగారు చెట్ల వరుసలు గలవు. వాటి కావల ఇనుముతో నిర్మించబడిన ఏడామడల ఎత్తుగల దృఢమైన ప్రాకారము కలదు. అచట అనేక శస్త్రాస్త్రముల ఉపయోగించి పోరుటలో నేర్పరులగు రక్షకులు వీరోత్సాహముతో నివసించుచుందురు. దానికి నాలుగు ద్వారములు గలవు. ప్రతి ద్వారమందును వందల కొలది ద్వారపాలకులు కాపలా కాయుచుందురు. అందు దేవీ భక్తులు గణములుగా నివసింతురు. వారెప్పుడును జగదీశ్వరీదేవి దివ్య దర్శనమునకేతెంచుచుందురు. ఆ దేవీ భక్తులు తమ దివ్య వాహనములపై వచ్చుచుందురు. వారి వేలాది విమానముల గంటల చప్పుడులు, గుర్రము సకిలింపులును, వాటి డెక్కల టకటక ధ్వనులు దిక్కులకు చెవుడు పుట్టించుచుందును. అచట దేవీ పరిచారకులు చేత బెత్తములు పట్టుకొని దేవతలను గోలచేయవద్దని మోదుచుందురు. ఆ కోలాహలములో ఎవడేమి చప్పుడు చేసినది తెలియ వీలుబడదు. ఆ మహాధ్వనిలో ఒకరి మాట ఇంకొకరికి వినిపించదు. అక్కడ అడుగడుగునను స్వచ్ఛమైన మధురమైన నీటితో నిండిన సరస్సులు కలవు. మరియు అచట రత్నమయములైన చెట్లు, ఉద్యానవనములు, లోపలి వైపున కంచుతో నిర్మించిన పెద్ద ప్రాకారము కలదు. ఆ ప్రాకారము ఆకాశము నంటుచుండును. ఇది ఇనుప ప్రాకారము కంటే 100 రెట్లు గొప్పది. ప్రాకార ద్వారములు మిక్కిలి ఎత్తైనవి. అచట అన్ని జాతుల చెట్లును కలవు. ఆ చెట్లు క్రొంగొత్త చిగురుటాకులతో సుందరములైయుండును. మరి పూలగుత్తులు రంగురంగుల సౌందర్యములతో పరిమళములను వెదజల్లుచుండును. తీయని పండ్లు నోరూరునట్లు కనిపించును. పలు విధములైన వృక్షములతో వనములు, ఉపవనములును, వందల కొలది దిగుడుబావులు అత్యంత సుందరములై ప్రకాశించుచుండును. చెట్లపై కూయ కోకిలలు ఝంకారములు చేయు తుమ్మెదలును చెవులకు పండుగ చేయుచుండును. నదుల తీరములు అతి మనోహరములు. పూవుల సువాసనలను విరజిమ్ము గాలులు అచట ఘ్రాణ తర్పణ మొనర్చును. జింకలు గుంపులు గుంపులుగా అటూనిటూ సంచరించుచు పరుగెత్తుచు నేత్రానందము కలిగించుచుండును. నెమళ్ల గుంపులు నాట్యము చేయుచుండును. వాటి తీయని కేకారావములు దిక్కులకు వ్యాపించుచుండును. ఆ కంచు ప్రాకారము లోపల రాగి ప్రాకారము కలదు. అది చతురస్రాకారముగా 7 ఆమడల ఎత్తుగా ప్రకాశించుచుండును. కంచు రాగి ప్రాకారముల మధ్య కల్పవృక్షముల వరుసలు గల వనములుండును. అక్కడి పువ్వులు బంగారు కాంతులతో ఎల్లవేళలా విప్పారియేయుండును. కల్పవృక్షముల వరుసకు గ్రీష్మఋతువు నాయకుడు. అతని భార్యలు సుఖశ్రీ, శుచిశ్రీలు. సంసార తాపములకు భయపడినవారు ఆ వృక్షముల క్రింద శాంతిగా విశ్రమించుచుందురు. దేవతలు, సిద్ధులు కూడా అక్కడ నివసించుచుందురు. అచటి విలాసినులు గుంపులు గుంపులుగా వయ్యారము లొలకపోయుచుందురు. అచటి ప్రాణులు చల్లని తీయని మంచినీటిని త్రాగుదురు. రక్తచందన వృక్షముల వనములు అతి మనోహరములై కన్పట్టును. వాటికధిపతి మేఘవాహనుడై వర్ష ఋతువు. అతని కన్నులు మెరపుల వలె పచ్చని రంగు కలవి. అతని కవచము మేఘముల గుంపు. అతడు వజ్రాయుధము మాదిరి గర్జించును. ఇంద్రధనువు చేతబూని కుండపోతగా అన్ని చోట్ల వర్షించును. వర్ష ఋతువునకు 12 మదవతులైన శక్తులు ప్రసిద్ధులు. ఆ ప్రదేశము చిగురించిన చెట్లతోనూ లేదీగలతోనూ పచ్చని పైరులతోనూ కన్నుల పండువుగా నుండును. అచటి నదీ నదములు నిరంతరము ప్రవాహ వేగముతో హృదయానందకరములై యొప్పారుచుండును. అచట శ్రీదేవికి మహోత్సవములు జరుపు సిద్ధులు దేవతలను నివసింతురు. వాపీకూపతటాకములు దేవీ సేవకు ఉపయోగింపబడుచుండును.